రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వరా రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వరా రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వరా రఘువంశ సుధాంబుధి చంద్ర అఘమేఘమారుత శ్రీకరా అఘమేఘ మారుత శ్రీకరా అఘమేఘ మారుత శ్రీకరా అఘమేఘమారుత శ్రీకరా అసురేశ మృగేంద్ర ధర జగన్నాథ అసురేశ మృగేంద్ర ధర జగన్నాథ అసురేశ మృగేంద్ర ధర జగన్నాథ సారి మగ రి గరీరి మధ ధని గ గప సా సని దప మగ పమగరి సారి మగ రి గరీరి మధ ధని గ గప సా సని దప మగ పమగరి సరిరి మమ ధని గప ప సరిరి మమ గరిరి సని ని దప పమగరి రఘువంశ సుధాంబుధి చంద్ర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్ర జమతగ్ని జయ గర్వఖండన జగరుద్రాది విస్మిత ఖండన కమలాప్తాన్వయమండన కమలాప్తాన్వయమండన అగణితాద్భుత చౌరేశ్రీ వెంకటేశ అగణితాద్భుత చౌరేశ్రీ వెంకటేశ అగణితాద్భుత చౌరేశ్రీ వెంకటేశ సరి మగరి శరీరి మధ ధని గప సా సని దప మగ పమగరి సరి మగ రి శరీరి మధ ధని గప సా సని దప మగ పమగరి సరి మమ ధని గప ప సరి మమ గరి రి సని ని దప పమగరి రఘువంశ సుధాంబుధి చంద్ర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ.